నిస్వార్థము. 20వది, ఒకసారి కూర్చో, నీ జీవితంలో నువ్వేమి చేసావో కొంచెం శాంతంగా ఆలోచించు. ఎందుకంటే జీవితాంతపు మార్పు సమయంలో నీకు నువ్వే సమాధానము ఇచ్చుకోవలసి ఉంటుంది. నువ్వు చేసిన ఏ పనికి నీకు సంతృప్తి కలిగింది? నువ్వు నిస్వార్థవర్తంగా ఏమైనా పనిచేసావా? నువ్వు పని చేసుకుంటూ దాని ఫలాలు అనుభవిస్తూ పోతావు, అప్పుడు దాచుకోవడం మొదలు పెడతావు. ఈ విధంగా చేస్తే నీకు విముక్తి లేదు. ఈ ప్రపంచంలో ఉన్న బాధలు, గందరగోళాలకు ఇదే కారణం. ఒకరికి ఊరంత ఉంటుంది, ఇంకొకరికి ఒక భోజనం కూడా ఉండదు. ఈ వ్యత్యాసం, ఈ బాధ మనకు మనం తయారు చేసుకున్నదే. నీ ప్రక్కవా నీరు కాలిపోతుంటే నువ్వు ఎలా ప్రశాంతంగా ఉండగలవు? నాకు ప్రశాంతత ఉంది, నేనేమీ వేడి ఉందని అనుకోవడం లేదు అని ఎలా అనగలవు? జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు జీవితాలను అర్థం చేసుకుంటాడు. అనంత ఆనంద సాగరంలో మనమంతా అలలాంటి వారం. నువ్వు బాధపడుతుంటే నాకు తెలియకపోయినా నేను బాధపడుతున్నాను. బాధలు పడకుండా నేను ఎలా జీవిస్తాను? నా కాలు బాధపడుతుంటే తప్పకుండా నా దేహం అంతా బాధపడుతుంది. మనం అంతా ఆ గొప్ప ప్రజాపతి యొక్క అవయవాలం. మనం ఎలా ఆనందంగా జీవించగలం? మన వస్తువులు దాచుకోకుండా ఉండటం నేర్చుకుందాం, ఇవ్వడమే నేర్చుకుందాం. ఎవరికి? అపరిచితులకు కాదు. నేను మీకు చెయ్యలేని దాని గురించి చెప్పడం లేదు, నీతో జీవిస్తున్న వాళ్ళకి ఇయ్యి. నీకోసమే నీవు పనిచేయకు, జీవించే విధం అది కాదు. నువ్వు స్వార్థపరుడు అయిపోతావు. ఇతరుల కోసం పనిచేయడం నేర్చుకో. భర్త కోసం భార్య పనిచేయడం నేర్చుకుంటే, భార్య కోసం భర్త పనిచేయడం నేర్చుకుంటే ఇద్దరూ సుఖంగా ఉంటారు. ఇద్దరు స్వార్థపరులై ఆజ్ఞాపిస్తూ ఆశిస్తూ ఉంటేనే సమస్యలు వస్తాయి. నిస్వార్థ పదాన్ని అవలంబించడం నేర్చుకో. విమోచనకు అది ఒక్కటే మార్గం. ఒకరికొకరు సహాయపడటం నేర్చుకుంటే మెల్లగా అది విస్తృతమై ప్రపంచమంతా అది వ్యాపిస్తుంది. ఒకనాడు నువ్వు ఈ జగత్ అంతా నీ కుటుంబమేనని, ఆ కుటుంబంలోని ఒక సభ్యుడు అని భావిస్తావు. నిస్వార్థ పదంలో ఎంతో సంతోషం ఉంది. ప్రేమకు ఏకైక క్షణం నిస్వార్థత.